ni veli vesta hoare na di na veri cesta ne nun ne lenta mai am cesta tene lede avasarame nuve naku priyavarame మహుమానం చేసేస్తా నువ్వు లేని లోకంలో నందేనే బలి చేస్తా నువ్వుంటే నా జతగా నరికేస్తా సూదిదారం సాయంతో పురులు మీ